నిత్యము సూర్యోపస్థానము చేసి సూర్యునకు అభిముఖముగా గాయత్రిని జపించవలయును. దేవతా ప్రతిమయందుగాని అగ్నియందుగాని జన్మ సాఫల్య మంత్రమగు గాయత్రిని అర్చించవలయును. స్నానము, పూజ, జపము, ధ్యానము, హోమము, తర్పణము అనువానిని నిష్కామముగా తన ఇష్టదేవునకు అర్పించవలయును. పురశ్చరణమాచరించువాడు పై నియమములెల్లా యథావిధిగా పాటించవలయును. ద్విజుడు సంతుష్టచిత్తుడై జపహోమములందు ఆసక్తి కలవాడు కావలెను. నిత్యము తపము, స్వాధ్యాయము, భూతదయ కలిగియుండవలెను. తపము వలననే స్వర్గము మహత్యము కలుగును. తపస్వి జితేంద్రియుడును అగువాని కర్మలన్నీయు ఫలించును. ద్వేషము, మారణము, సంహరణము, రోగనాశము మొదలగు వాటిని కోరి దేవఋషులను స్తోత్రము చేసినచో వారి వారి దయవలన తన కోరికలన్నీయూ తీరును. ఇప్పుడు కొన్ని పనులు నెరవేరు విధానము తెలుపుచున్నాను, వినుము. ఏ పని సాధింపవలెనన్నా మొదట పురశ్చరణ తప్పక చేయవలయును. ద్విజుడు స్వాధ్యాయమభ్యసించుటకు ముందు ప్రాజాపత్యవ్రతమాచరింపవలెను. తల, గడ్డము, మీసము గొరిగించుకొని గోళ్లు తీయించుకొని స్నానము చేసి శుచి కావలయును. రాత్రింబవళ్ళు వాక్కు నియమించుకొని సత్యము పలుకుచూ పవిత్రుడై వ్యాహృతులు జపించవలయును. మొదట ప్రణవపూర్వకమైన గాయత్రిని జపించవలయును. పిమ్మట పవిత్రము పాపనాశనమునైన అపోహిష్ఠామ సూక్తము జపించవలయును. పునంత్యః స్వస్తిమత్యః పావమాన్యః అను మంత్రములు ప్రతి కర్మకును మొదట చివరను చదువవలయును. గాయత్రిని 1000 మార్లుగాని 100 మార్లుగాని 10 సార్లుగాని జపించవలయును. ప్రణవము వ్యాహృతులు కలిపి 10000 గాయత్రిని జపించవలయును. ఆచార్య, ఋషి, ఛందోదేవతలకు జలముతో తర్పణము విడువవలయును. అనార్యులు, శూద్రులు, నిందితులు, పతితులును అగువారితో మాట్లాడరాదు. రజస్వలతో, పతిత, చండాలురతో మాట్లాడరాదు. దేవబ్రాహ్మణ గురువులను నిందించరాదు, ద్వేషించరాదు. కన్న తల్లిదండ్రులను ద్వేషించరాదు. ఈ విధానములు కృచ్ఛ్రములందును ఆచరింపవలయును. ప్రాజాపత్య కృచ్ఛ్రము, సాంతపనము, పరాక కృచ్ఛ్రము, చాంద్రాయణము యథావిధిగా ఆచరింపవలయును. దీని వలన బ్రహ్మహత్యాది సకల పాపములు, పంచమహాపాతకములు నశించిపోవును. తప్త కృచ్ఛ్రమునొక క్షణములో పాపములు నశించును. 3 చాంద్రాయణములాచరించినవాడు పవిత్రుడై బ్రహ్మలోకమును అనుభవించును. 8 చాంద్రాయణములాచరించుట వలన వరములిచ్చు దేవతలను సాక్షాత్కరింపచేసుకొనవచ్చును. 10 చాంద్రాయణములాచరించుట వలన ఛందముల సారమెరిగి ఎల్ల కోరికలు అయాచితముగా సాధింపవచ్చును. 3 రోజుల ప్రాతకాలమున 3 రోజులు సాయంకాలమున 3 రోజులు దొరికినవి తినుచు మరి ఒక 3 రోజులు నిరాహార దీక్షతో ఉండవలయును. ఈ 12 రోజులు వ్రతమునే ప్రాజాపత్య వ్రతమందురు. మొదటినాడు గోమూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, దర్భల నీళ్లు తీసుకొనవలయును. పిమ్మట 1 రాత్రి ఉపవాసము చేయవలెను. ఇది సాంతపన కృచ్ఛ్రము. వెనుకటి వలె 3 రోజులు యందు ఒక్కొక్క కబళము తినవలెను. పిమ్మట 3 రోజులు ఉపవాసము చేయవలెను. ఇది అతి కృచ్ఛ్రము. దీనినే 3 మార్లు ఆచరించిన మహాశాంతపనమగును. తప్త కృచ్ఛ్రమాచరించు బ్రాహ్మణుడు 3 రోజులు నీరు, పాలు, నెయ్యి, గాలి భుజింపవలయును. ఒకసారి స్నానము చేయవలెను, నిగ్రహము పాటించవలయును. నియమముతో నీరు త్రాగుట, ప్రాజాపత్య వ్రతము 12 దినములు అన్నము తినకుండిన పరాక కృచ్ఛ్రము, ఇది దోషములను వెంటనే నశింపచేయును. కృష్ణపక్షమున ఒక్కొక్క కవళము పెంచుచుండవలెను. అమావాస్య నాడు భుజింపరాదు. 3 వేళ్ల స్నానము చేయవలయును, ఇది చాంద్రాయణ వ్రతము. బ్రాహ్మణాహినిక కృత్యములు తీర్చుకొని ఉదయమున 4 కవళములు, సాయంకాలము 4 కవళములు తినిన శిశు చాంద్రాయణ వ్రతమగును. మధ్యాహ్నమున నియతాత్ముడై 8 కవళములు, హవిష్యాన్నము తినుటయతి చంద్రాయణము. దీనిని వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు మొదలగు దేవతలు ఆచరించి సుఖముగా నుందురు. ఈ చెప్పినవన్నీయు ఒక్కొక్కటి ఆచరించినచో వరుసగా చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, మేధస్సు, మజ్జవసయనునవి 7 రాత్రులు ఒక్కొక్కటి చొప్పున తప్పక శుద్ధి చెందును. ఈ వ్రతముల వలన పవిత్రాత్ముడై సాధకుడు నిత్య కర్మలాచరింపవలెను. ఇట్లు శుద్ధాత్ముడైన వాని కర్మలన్నీయు తప్పక సిద్ధి పొందును. సాధకుడు, సత్యవాది, జితేంద్రియుడు శుద్ధాత్ముడునై కర్మలాచరింపవలెను. దాని వలన కోరిన కోర్కెలు తీరును. అన్ని కర్మలు విడిచి 3 రాత్రులు ఉపవసించవలెను, లేక 3 రాత్రులు వ్రతము చేసి అయినా కర్మలు జరుపవచ్చును. ఈ విధముగా పురశ్చరణ ఫలితము పొందునట్టి విధానము తెలుపబడినది. గాయత్రీ పురశ్చరణము సర్వకామములు తీర్చును. దేవర్షి, నీకటువంటి సర్వపాపహరమైన వ్రతము గూర్చి వివరించి తిని, మంత్రము జపించువాడు మొదట దేహశోధనకు వ్రతము చేయవలెను. అట్టు పిమ్మటనే అన్ని కోరికలు తీరునట్టి గాయత్రీ పురశ్చరణకు పూనుకొనవలయును. ఈ విధముగా గుహ్యాతి గుహ్యమైన పునశ్చరణ విధానము తెలిపితిని. ఇది శృతిసారము. గాయత్రీ ప్రయోగ విశేష నిరూపణము, శాంతి మొదలగు కార్యక్రమములందు గాయత్రిని ప్రయోగించు విధానమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు పాలలో తడిపిన జమ్మి సమిధలను గాయత్రీ మంత్రముతో హోమము చేసినచో భూత గ్రహ రోగాదులు శాంతించును. పాలలో తడిపిన పాలచెట్టు సమిధతో గాని ముక్కలతో గాని హోమము చేసినచో భూత రోగాదులు శాంతించును. పిమ్మట దోసిట నీళ్లు తీసుకొని సూర్యునకు తర్పణమీయవలయ్యును. గాయత్రీ జపము ప్రయోగములు ప్రయోజనములు. కంఠము లోతు నీటిలో గాయత్రిని జపించినచో ప్రాణాంతకమైన భయమైనను తొలగిపోవును. సమస్త శాంతికర్మలకు నీటియందుండి గాయత్రిని జపించవలయును. ఇప్పుడు వేర్వేరు ప్రయోగములు వినుము. బంగారము, వెండి, రాగి, పాలు, చెట్టు, మట్టి అను వాటిలో దేనితోనైనా చేసిన చిల్లులు లేని పాత్రలో పంచగవ్యములుంచి వాటికి క్షీరవృక్ష సమిధలు కలిపి మండుచున్న అగ్నిలో హోమము చేయవలెను. 1000 గాయత్రి జపించి పంచగవ్యములు తాకి ప్రోక్షించి ప్రతి ఆహుతి హోమము చేయవలయును. పిమ్మట బలి ఇచ్చి పరదేవతను మనస్సులో ధ్యానించవలెను. దీని వలన అభిచార ప్రయోగముల వలన కలిగిన కృత్య నశించును. ఈ విధముగా హోమము చేసిన వానికి దేవతలు, భూతములు, పిశాచములు, గ్రహములు, పురములు, గ్రామములు, రాష్ట్రములు సర్వము వశమగును. అట్టివాడు సకల బాధల నుండి విముక్తుడగును. ఒక చతురస్ర మండలమున 8 గంధములతో ఒక శూలమును అలంకరించి దానిని గాయత్రితో 1000 మారు అభిమంత్రించి అచ్చట నేలలో పాతిన సర్వశాంతియగును. బంగారము, వెండి, రాగి, మట్టి వీటిలో దేనితోనైనా కలసెము చేసి దానికి గట్టి మంచి దారము చుట్టి దానిని స్థండిలము లేక ఇసుక వేదికపై ఉంచి దానిలో మంత్రవేత్త నీరు నింపవలయ్యును.